ఆటో డ్రైవర్ అన్న, పుట్ట మీద నీ బతుకు చల్లారే నన్నో చల్లారే నన్నా. కష్టపడ్డ పైస మిగులదన్నో పొట్ట నిండదన్న, ఫైనాన్స్ కట్టలేక తల్లడిల్తువన్నో బాధపడుతువన్నా. కష్టపడ్డ పైస మిగులదన్నో పొట్ట నిండదన్న, ఫైనాన్స్ కట్టలేక తల్లడిల్తవన్నో బాధపడతవన్నా. Yeah.